తొంభై తొమ్మిది అహ్రీం సం ధా హ్రీం హృహరణే ఇతి ధాతుపాఠాత్ సమస్త విద్యేశ్వర్యప్రదానాదిసత్య రెండు రూపాధిషాతానత్వే సతి అపవాదాన శేషత పరమానందరూపము తి ఇత్యర్థః ఓం హ్రీం నమః ఆం విహృణ హరణే అనుధాతుపాఠము వలన హ్రీం బీజము సమస్త విద్య ఐశ్వర్యప్రదానాది సామర్థ్యారూప నమునకు అధిష్టానమైయున్నది. కాగా అపవాదశాస్త్రముచే మిగిలిన పరమానందరూపమైన ముక్తియని హ్రీంకారమున కర్ధము. తాదృశ హ్రీంబీజ స్వరూపమే పరదేవతయ్యని భావము. విసే పాణిన్య నూదిత హృఖో హృదభూత్ ద్విభేదం హ్రీ శక్తి స్తోత్ర చాత్ర పురుషో హరిరావిరాసిత్ తత్రాద్వయన హరః. ఈమి నిరాకృతి సా నైచిత్య సంధిత మీ హైకమహాద్కులం. లలితా త్రిశతి భాష్య హృధాతువును పాణిన్యాచార్యులనువదించిరిగాని ఆ ధాతువును సృష్టించలేదు. హృధాతువుకు క్విప్ ప్రత్యయము చేర్చగా హృత్ అను రూపము నిష్పన్నమైనది. హృత్ అనగా హృదయము. హ్రీస్తత హ్రీశ్చతెలక్ష్మిశ్చ పత్న్యో అను శృతి వాక్యముననుసరించి హ్రీం అనునది లక్ష్మీదేవికి గూడా అపలక్షణము. హృదయము నుండి యుద్భవించసహ్రియః అనుసక్తియే పురుషరూపముతో హరిగా నావిర్భవించెను. ఆ హరరూపము నుండి రెడు అకారములతో గూడిన హరరూపముదయించినది. హరిహర రూపములకు అద్వైత భావముతో అభేదము చెప్పబడినది. ఆ హరశబ్దము నుండి రెండు అకారములు తీసివేసి ఈమను బీజమును కలిపిన నిర్గుణమైన శుద్ధ విద్యాశక్తి హ్రీమని తెలియును. అది వైచిత్ర్యయుక్తము ఏకేకమునైన మహాద్కులము వస్త్రము అహో ఆశ్చర్యము. వాచకమైన శబ్దమునందు సర్వదేవతాస్వరూపమైన వైచిత్యము కనపట్టుచున్నది. తద్వాచ్యార్థమైన స్వరూపమునందు నానారూపత్వమున్నట్లు కనపడుచున్నది. శ్రవణ మన నాదుల ద్వారా విచారణ చేయువారికి విచారణ చేయువారికి శబ్దార్థములు రెండింటి యందు ఏకత్వభావమేగాని భేదము గోచరించదు. కావున హ్రీంకారము సగుణ నిర్గుణ బ్రహ్మవాచకమని భావము. ఒకే సద్వస్తువు నానాత్వముతో ఏకత్వముతో భాషించుచుండుట యాశ్చర్యము. 187 శంకర గ్రంథరత్నావళి.